4.23 గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయచరతః కర్మ సమగ్రం ప్రబలియతే. అనగా ఏ మహాపురుషునికి అన్నివైపుల నుండి ఆసక్తి నివృత్తి చెందియున్నదో, ఎవని సమస్త పుణ్యపాపముల రూపమైన బంధములు విడిపోయినవో, ఎవని చిత్తము సర్వకాల సర్వావస్థలయందును జ్ఞానభావముతో నిండియున్నదో అట్టివాని యొక్క కేవలము యజ్ఞ సంపాదన కొరకు మాత్రమే కర్మాచరణము చేయు సంగహీనత్వము ముక్తత్వమును పొంది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 104. జ్ఞానముతో నిండియున్న చిత్తము గల పురుషుని సర్వవిధ కర్మలు మరియు వాటి ఫలములు గూడా నశించియేయుండును. సమ అగ్ర అనుశబ్దము ఫలమును సూచించుచున్నది. అటువంటి ఫలముతో కూడిన కర్మలను సమగ్ర కర్మలందురు. అందువలన చెప్పు నిర్ణయమేమనా, అతని యొక్క సమస్తమైన ఫలములతో కూడియున్న కర్మలు నశించిపోవుచున్నవి. చేయబోవు కర్మలు తమ క్రియలను ఆరంభించుకుండగనే, ఎటువంటి ఫలములను గలుగజేయకుండగనే ఏ విధముగా తమ ఫలములతో సహా ఎట్లు నశించును అన్నచో ఈ క్రింది విధముగా చెప్పుచున్నారు. 4.24 బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్రమాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అనగా బ్రహ్మవేత్త అయిన పురుషుడు ఏ సాధనము ద్వారా అగ్నియందు హవిస్సును సమిధను అర్పించునో ఆ సాధనమును అతడు బ్రహ్మరూపముగానే తలంచును. అనగా ఆత్మ తప్ప ఇతరమైనదంతటి అభావమును లేమిని తెలుసుకొనును. అదెట్లనగా ముత్యపు చిప్పను చూచువాడు ఆ ముత్యపు చిప్పయందు వెండిని చూడడు. కావున బ్రహ్మమే అర్పణము అను పదము ద్వారా ఆపై మాటే చెప్పబడుచున్నది. అదెట్లనగా వెండివలే తోచుచున్న వస్తువు ముత్యపు చిప్పయే అని ఎడింగినవానికి ముత్యపు చిప్పయందు వెండి తోచదుగదా. ఆ విధముగానే బ్రహ్మవేత్త అనగా బ్రహ్మతత్వమును చక్కగా ఎటింగినవాడు అయినవాడు తాను అర్పించు పదార్థము మరియు అర్పించుటకు ఉపయోగించు సాధనము అనగా సర్వమును బ్రహ్మముగానే చూచును. తాత్పర్యమేమన, ప్రపంచమునందు అర్పించబడు వస్తువులన్నీయు సృప్ శ్రువ మొదలగు పదార్థములన్నీయు బ్రహ్మవేత్త అయినవాని దృష్టిలో బ్రహ్మమే. ఆ బ్రహ్మకర్మము చేయు పురుషుని ద్వారా పొందదగిన ఫలము గూడా బ్రహ్మమే. అనగా బ్రహ్మరూపమైన కర్మయందు సమాధానమును అనగా పరమశాంతిని పొందిన చిత్తముగల పురుషుని ద్వారా పొందదగిన ఫలము గూడా బ్రహ్మ పదార్థమే. ఆ విధముగానే హవిస్సు రూపమున అర్పించబడు పదార్థము గూడా బ్రహ్మమే. ఈ విధముగానే లోకసేవ చేయగోరు పురుషుని ద్వారా చేయబడిన కర్మలు గూడా బ్రహ్మ బుద్ధి వలన బాధింపబడుచున్నందున అనగా ఆ కర్మలకు ఫలములనిచ్చు శక్తి లేకుండా పోవుచున్నందువలన ఆ కర్మలన్నీయు అకర్మలే అగుచున్నవి. ఈ విధముగు అర్థమును ఒప్పుకొన్నందున కర్మలన్నింటినీ త్యజించినట్టి సన్యాసి యొక్క జ్ఞానమును గూడా యథార్థమైన జ్ఞానము యొక్క విశేషత్వమును తెలుపుట కొరకు యజ్ఞరూపగా తలంచుటకు ఎటువంటి అభ్యంతరము ఉండబోదు. అధియజ్ఞమునందు శ్రవాది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 105. ప్రసిద్ధ వస్తువులు అన్నీ యథార్థమైన జ్ఞానియైన సన్యాసి యొక్క ఆత్మయజ్ఞమునందు బ్రహ్మ పదార్థమే అగుచున్నవి. పైన చెప్పిన అర్థమును ఒప్పుకొనని ఎడల అన్ని పదార్థములు నిజముగా బ్రహ్మరూపమే అయి ఉన్నందున కేవలము సృ మొదలగు వాటినే ప్రత్యేకించి బ్రహ్మరూపములని చెప్పుట వ్యర్థమగును. అందువలన ఈ ఉన్నదంతయు బ్రహ్మమే అని తలంచు జ్ఞానికి యథార్థముగా అన్ని కర్మలు లేనివే అగుచున్నవి. మరియు అతని అనగా జ్ఞాని యొక్క అంతఃకరణమునందు క్రియలు మరియు వాటి ఫలములు మొదలగునవన్నీ కారక సంబంధమైన భేదబుద్ధి లేని కారణముగా గూడా పైమాటే సిద్ధమగుచున్నది. ఏలైనా ఏ పురుషుడు కూడా యజ్ఞమును పేరుగల కర్మకారక సంబంధమైన భేదబుద్ధి లేనివానిగా చూడబడలేదు. తాత్పర్యమేమన అగ్నిహోత్రాది సర్వకర్మలు ఇంద్రాయ వరుణాయ మొదలగు శబ్దముల ద్వారా హవి మొదలగు ద్రవ్యములు అర్పించబడుచున్నందున ఆ దేవతల యొక్క విశిష్ట రూపములు మొదలగు కార్యకరణ బుద్ధులు ఏర్పడినవారు కర్తృత్వాభిమానము మరియు తాము చేసిన కర్మల ఫలములేందు కోర్కెలు గలవారుగాయుందురు. క్రియా కారకము మరియు ఫల సంబంధమైన భేదబుద్ధి నశించినటువంటిని మరియు కర్తృత్వాభిమానము మరియు ఫలాపేక్ష లేనటువంటి యజ్ఞములు గాని యాజ్ఞకులు గాని కానరారు. కాని పైన చెప్పబడిన కర్మలు అటువంటివి కావు. ఏలైనా ఆ కర్మలయందు భేదబుద్ధికి బదులుగా బ్రహ్మబుద్ధి నిండియుండును. నేను అర్పించుచున్నాను, నేను ఫలమును పొందుదును అను భేదబుద్ధితో కూడిన కోరికలు కూడా ఉండవు. అందుచేతనే ఇటువంటి కర్తృత్వాభిమానము మరియు కర్మఫలాపేక్ష మొదలగు కోరికలు నశించియున్నందున చేయబడు కర్మలు అకర్మలుగా చెప్పబడినవి. ఈ మాటే కర్మణ్య కర్మేహ పశ్యేచ్చు. గీత 4.18 కర్మణ్యభి ప్రవృత్తి 2 నైవ కించిత్ కరోతి సహ చు. గీత 4.20 గుణాగుణేషు వర్తంత చు. గీత 3.28 నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిచ్చు. గీత 5.8 మొదలగు శ్లోకముల ద్వారా గూడ చెప్పబడినది. మరియు ఈ విధముగానే భగవంతుడు సందర్భానుసరముగా ఇంకా అనేక చోట్ల క్రియ కారకము మరియు ఫలేచ్ఛా సంబంధమైన భేదబుద్ధిని నిషేధించియున్నారు. అట్లే సకామ అనగా కోరికలతో కూడియున్న అగ్నిహోత్రాదులందు కామము అనగా ఫలేచ్ఛ లేకుండిన అవి అనగా ఆ అగ్నిహోత్రాదులు సకామ అగ్నిహోత్రాదులు కాకుండా పోవును. 106 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఈ విధముగా చూచిన కేవలము బ్రహ్మ దృష్టిని సంపాదించి పెట్టు జ్ఞానము వలన మోక్షరూపమైన ఫలము లభించదు. పైగా ఇచ్చటవారిచే స్పష్టముగా చెప్పబడినదేమనగా శ్రువ మను అర్పణ ద్వారా పొందునటువంటి ఫలము బ్రహ్మమే అయి ఉన్నది. అటువంటి స్థితిలో యథార్థ జ్ఞానము లేకుండగనే మోక్షరూపమైన ఫలము లభించును అని చెప్పుట శుద్ధ వ్యతిరేకముగదా. అంతేకాకుండా వారు చెప్పుచున్నట్లుగా ఒప్పుకున్నట్లయితే శ్లోకార్థమంతయు మరో విధముగా ఉండును. సారాంశమేమన ఎవడు కర్మయందు అకర్మను చూచునో అని ఇచ్చట ఆరంభమునందు సమ్యక్ జ్ఞానమును గురించి ఏ శ్లోకార్థము చెప్పబడినదో అది ఆ విషయమునందే ఉపసంహారము గూడా చేయబడినది. అందువలన అంతమునందు గూడా యథార్థ జ్ఞానమే మోక్ష ఫలదాయకమని చెప్పబడినది. అట్లేలైనా ద్రవ్యమేమైనా అనగా అనేక విధములైన బాహ్య సాధన సామగ్రి సహాయముతో చేయబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టతరము. అటువంటి జ్ఞానమును పొంది జీవుడు వెంటనే పరమశాంతిని పొందును మొదలగు వాక్యముల ద్వారా యథార్థ జ్ఞానమునే శ్రేష్టతరమని చెప్పుచూ ఈ అధ్యాయము ముగించబడినది. అట్టి స్థితిలో సందర్భము లేకుండగానే అకస్మాత్తుగా మూర్తి అనగా రాతిబొమ్మ యందు విష్ణువును వీక్షించు దృష్టివలే శ్రువ మొదలగు వాటియందు బ్రహ్మదృష్టిని కల్పించుట సరికాదు. అందుచేత పైన చెప్పబడిన శ్లోకార్థమే సరియైనది. పైన చెప్పబడిన శ్లోకమునందు యథార్థ జ్ఞానమును యజ్ఞరూపముగా సంపాదించి ఇప్పుడు ఆ జ్ఞాన విశేషమును ప్రస్తుతించుట ద్వారా అదేవం ఏవ మొదలగు శ్లోకముల ద్వారా ఇంకా ఇతరేతరమైన యజ్ఞముల వ్యాఖ్యానము చేయబడుచున్నది. 4.25 దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞవపరే యజ్ఞం యజ్ఞనవోపజువతి అనగా ఏ యజ్ఞము ద్వారా దేవతలు పూజింపబడుదురో అది దేవతలకు సంబంధించిన యజ్ఞము. యోగులు అనగా కర్మలు చేయు మానవులు ఆ దేవ యజ్ఞములనే అనుష్ఠింతురు. ఇతరులు అనగా బ్రహ్మవేత్తలైన పురుషులు బ్రహ్మాగ్ని యందు హవనము చేయుదురు. అనగా బ్రహ్మ సత్యజ్ఞాన అనంత స్వరూపుడు విజ్ఞానము మరియు ఆనందమే బ్రహ్మ. సాక్షాత్తు అనగా అపరోక్షముగా ఉన్నదియే బ్రహ్మ. సర్వాంతరము అనగా అంతటా నిండియున్నదే బ్రహ్మము అను మొదలగు వాక్యముల ద్వారా ఏ పదార్థము యొక్క వర్ణనము చేయబడినదో, ఏది ఆకలి దప్పులు మొదలగు సమస్తమైన ప్రాపంచిక ధర్మములు లేనిదైయున్నదో, ఏది నైతి నైతి అనగా ఇది కాదు ఇది కాదు అని వేదవాక్యముల ద్వారా సర్వవిశేషణ రహితముగా చెప్పబడినదో, అదియే బ్రహ్మ శబ్దము ద్వారా చెప్పబడినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 108 హవనము యొక్క గొప్పతనమును గురించి చెప్పుటకే ఇచ్చట ఆ బ్రహ్మమునే అగ్నిగానది. ఆ బ్రహ్మరూపమైన అగ్నియందు ఎంతోమంది బ్రహ్మవేత్తలు అయిన జ్ఞానులు ద్వారా యజ్ఞమునే హవనము చేయుదురు. ఆత్మకు సంబంధించిన నామములందును శబ్దము కూడా ఉన్నందున ఆత్మ యొక్క నామము యజ్ఞము. వాస్తవముగా అది మే, కాని బుద్ధి మొదలగు ఉపాధులతో కూడియున్నందున ఆ ఉపాధుల యొక్కలను అనగా గుణములను తనవిగా అనగా తనకు ఆత్మకు సంబంధించినవిగా చున్నారు. ఆ ఆహుతి రూపమైన ఆత్మను పైన చెప్పబడిన ఆత్మ ద్వారానే హవనమురు. ఉపాధులతో కూడియున్న ఆత్మను ఉపాధులతో కూడక పముతో యున్న పరమాత్మయందు సాక్షాత్కరింపజేయవలేయును. అదియే ఆత్మను చేయుట అను యజ్ఞక్రియ. బ్రహ్మ మరియు ఆత్మ యొక్క ఐక్యత జ్ఞానమునందున్న సన్యాసులు ఇటువంటి హవనక్రియను నిర్వహింతురు. సారాంశమేమన శ్రేయాన్ ద్రవ్యమయ్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప చూ గీత 4.33 గుశ్లోకముల ద్వారా వర్ణించుటకుగాను ఈ సమ్యక్ దర్శన రూపమైన యజ్ఞము క్షణం చు. గీత 4.24 మొదలగు శ్లోకముల ద్వారా దేవేజ్యము మొదలగు లయందు కలుపబడు ఏకీకృతము చేయబడుచున్నది. శ్రోత్రాదినేంద్రియాన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి అనగా ఇతరులైన యోగులు సంయమము అను అగ్నులయందు చెవు మొదలగు యములను హవనముగా వింతురు. సంయమమే అగ్నులు ఆ అగ్నులయందే తమ యములను హవనముగా అర్పింతురు. అనగా తమ ఇంద్రియములను సంయ ఏ అనగా తమ ఇంద్రియములను తమ అధీనమునందుకొందురు. ఒక్కొక్క యము యొక్క సంయమనము వేగు వేవుగా ఉండును. అందుచేతనే అగ్నులు అని వనము చెప్పబడినది. ఇందులకు భిన్నముగా వ్యవహరించు సాధకులు ఇంద్రియములనిడు అగ్నులయందు యషయములను హవనముగా అర్పింతురు. అందుచేత ఇంద్రియములే అగ్నులు. ఆ రుగ్నులయందు విషయరూప పదార్థములను హవనముగా వింతురు. అనగా ఆ శ్రోత్రాది మొదలగు ఇంద్రియముల ద్వారా శాస్త్రసమ్మతమైన విషయములను మాత్రమే తను హోమమందురు. గవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 109.27 సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే అనగా ఇతర సాధకులు ఇంద్రియముల ద్వారా జరుగు సమస్త కర్మలను మరియు దేహములోపలనున్న వాయువు దానినే ప్రాణమని గూడా అందరూ యొక్క లోపలికి పోవుట బయటకు వచ్చుట అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను మొదలగు క్రియలను జ్ఞానముచేత ప్రకాశింపబడిన ఆత్మ సంయమ రూపమైన యోగాగ్నియందు హవనముగా వింతురు. ఆత్మవిషయకమైన సంయమమును ఆత్మ సంయమమందురు. ఆ సంయమమే ఇచ్చట యోగాగ్ని అని చెప్పబడినది. ఘృతము అనగా నెయ్యి మొదలగు ద్రవ పదార్థముల ద్వారా ప్రజ్వలింపబడిన ధారణ ధ్యానము సమాధి రూపమైన ఆత్మ సంయమము అనడి యోగాగ్నిలో ఆ ప్రాణము మరియు ఇంద్రియముల ద్వారా చేయబడు కర్మలను హవిస్సు రూపములో అర్పించి భస్మముగా వింతురు. 4.28 ద్రవ్యేజ్ఞస్తపోయజ్ఞ యోగేజ్ఞస్తథాపరే స్వాధ్యాయ జ్ఞానేజ్ఞాశ్చయ్యతేహ సంసితవ్రతాహ. అనగా అతీర్థాదులయందు ద్రవ్యము హెచ్చించువారు ద్రవ్య సంబంధమైన యజ్ఞము చేయువారు, తపములు చేయువారు తపరూపమైన యజ్ఞము చేయువారని చెప్పబడుదురు. ప్రాణాయామము ప్రత్యాహార రూపమైన యోగమునే యజ్ఞముగా తలంచువారు యోగరూపమైన యజ్ఞము చేయువారని చెప్పబడుదురు. ఆ విధముగానే ఇంకా ఎన్నో స్వాధ్యాయ యజ్ఞములు జ్ఞానయజ్ఞములు చేయువారు కూడా ఉందురు. ఏ మహాత్ములు యథావిధిగా అనగా పరంపరగా వచ్చు ఋగ్వేదాదుల యొక్క అభ్యాసరూపమైన స్వాధ్యాయ యజ్ఞమునాచరింతురో వారు స్వాధ్యాయ యజ్ఞము చేయువారుగా చెప్పబడుదురు. మరియు శాస్త్రజ్ఞానమును పొందుటయే రూపముగా కలిగిన యజ్ఞము చేయుదురో వారు జ్ఞానయజ్ఞము చేయువారని చెప్పబడుదురు. ఈ విధముగానే వ్రతములు ఉపవాసములు ఉపాసనలు అత్యంత నియమపూర్వకముగాను కఠోరముగాను అనగా అతి శుద్ధముగా ఆచరించుచుందురో అట్టి పురుషులు సంసిత వ్రతధారులు అని చెప్పబడుదురు. మరియు 4.29 అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే రెండు పానం తథాపరే ప్రాణాపానగతి రుధ్వా ప్రాణాయామ పరాయణాహ. అనగా మరికొంతమంది అపానవాయువునందు ప్రాణవాయువును హవనము వింతురు. అనగా పూరకము అను ప్రాణాయామము చేయుచుందురు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 10. మరికొంతమంది ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. అనగా ఐరేచకము అను ప్రాణాయామము చేయుదురు. నోరు మరియు ముక్కు ద్వారా వాయువును బయటికి పంపుటను ప్రాణగతి అని అందురు. అందులకు వ్యతిరేకముగా అనగా వాయువును పొట్ట నుండి క్రిందికి పోవునట్లు చేయుట అపానము యొక్క గతి అని అందురు. ఆ ప్రాణగతిని మరియు అపానగతిని రెంటినీ కూడా నిలిపి ఉంచి ప్రాణాయామము యొక్క పారాయణము చేయుదురు. అనగా ప్రాణాయామమునందు అభిరుచి కలిగియున్నవారు కేవలము కుంభకము అను ప్రాణాయామము చేయుదురు. మరియు 4.30 అపరే నేతాహారాహ ప్రాణాన్ ప్రాణేషు జువతి సర్వే రెండు పేతే యజ్ఞ విదో యజ్ఞక్షపిత కల్మషాహ. అన ఇంకా ఇతరులు ఎంతో మంది నేతాహారులు అనగా ఏ మహాత్ములు తన ఆహారమును మితముగా స్థిరపరచుకొని యున్నారో అటువంటి పరిమితమైన ఆహారమును గ్రహించువారు ప్రాణమును అనగా వాయువు యొక్క భిన్న భిన్న భేదములను ప్రాణమునందే హవనము చేయుదురు. వాయుభేదములు ప్రాణము వ్యానము ఉదానము అపాసము సమానము ఇవి పంచప్రాణములు. తాత్పర్యమేమనా వారు ఏ వాయువును జయించుదురో అనగా తన వశమునందు ఉంచుకును సామర్థ్యము కలిగియుందురో దానియందే వాయువు యొక్క ఇతర భేదములను హవనము గావింతురు. అనగా మిగిలి ఉన్న వాయుభేదములన్నీ ఆతని వశమునందున్న వాయువునందు విలీనమగును. ఈ విధముగు యజ్ఞములు చేయు పురుషులందరూ ఆయా యజ్ఞములు చేయుటచేత నిష్పాపులు అనగా పాపములు నశించిన వారగుదురు. అనగా పైన చెప్పబడిన యజ్ఞముల ద్వారా ఎవరి పాపములు పూర్తిగా నశించిపోయినవో వారు యజ్ఞ క్షపిత కల్మషులు అనబడుదురు. 4.31 యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో నిస్త్యేజ్ఞస్య కుతో సైన్యః కురు సత్తమ. అనగా అయజ్ఞము చేయగా శేషించిన దానిని యజ్ఞశిష్టము అని అందురు. అదియే అమృతము. దానిని భుజించినవారు అయజ్ఞశిష్ట అమృత భోజి అని అనబడుదురు. పైన చెప్పబడిన యజ్ఞములు చేసి అటుపైన మిగిలిన సమయమందు యథావిధిగా లభించినటువంటి అమృతరూపమైన అన్నమును భుజించువారు యజ్ఞశిష్ట అమృత భోజి పురుషులు సనాతనము అనగా చిరంతనమైన బ్రహ్మమును పొందుదురు. ఓ కురుశ్రేష్ఠుడైన అర్జున, పైన చెప్పబడిన యజ్ఞములలో ఏ ఒక్క యజ్ఞము చేయనట్టి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 111 పురుషునకు అన్ని ఇతర ప్రాణులకు సాధారణముగా లభించు ఈ లోకము కూడా లభించదు. ఇంకా విశిష్టమైన సాధనముల ద్వారా లభించు ఇతర లోకములు ఎట్లు దొరకును? అనగా అసలే లభించవు. 4.32 ఏవం బహువిధ యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అనగా ఈ విధముగా పైన చెప్పబడిన అనేక విధములగు యజ్ఞములు బ్రహ్మ యొక్క అనగా వేదము యొక్క ముఖమునందు వ్యాపించియున్నవి. వేదము ద్వారానే సర్వవిధములగు యజ్ఞములు తెలియబడుచున్నవి. అందుచేతనే బ్రహ్మ యొక్క ముఖమునందు నోటియందు విస్తరించబడియున్నవి అని చెప్పడమైనది. మనము వాక్కునందే ప్రాణములను ఏ విధముగా హవనము చేయుదుమో ఆ విధముగానే ఇతరములైన అన్ని యజ్ఞములు చేయు విధానమంతయు వేదములందు విశదముగా చెప్పబడియున్నది. ఆ యజ్ఞములన్నింటినీ నీవు కర్మజ కాయిక వాచిక మరియు మానసిక క్రియల ద్వారానే జరుగునవిగా తెలుసుకొనుము. ఆ యజ్ఞములు ఆత్మ ద్వారా చేయబడినవి కావు. ఏలేనా ఆత్మ చలనాదిక్రియలు లేనిది. అందుచేత ఈ విధముగా తెలుసుకొని నీవు అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. అనగా అయ్యి యజ్ఞాది కర్మలన్నీ నా ద్వారా చేయబడుటలేదు. నేను నిష్క్రియుడను అనగా ఎటువంటి కర్మలు చేయువాడను కాను. మరియు ఉదాసీనుడను అనగా కర్మలు చేయటయందు ఇష్టాయిష్టములు లేనివాడను అని తెలుసుకుని ఇటువంటి సమ్యక్ అనగా సర్వాంగపూర్ణమైన జ్ఞానము యొక్క ప్రభావము చేత నీవు ఈ సంసార బంధము నుండి ముక్తుడవు కాగలవు. బ్రహ్మార్పణం చు. గీత 4.24 మొదలగు శ్లోకముల ద్వారా యథార్థ జ్ఞానమును యజ్ఞముల రూపమున పొందియున్నాడు. అంతేగాక ఇంకా అనేక యజ్ఞములను గురించి కూడా చెప్పియున్నాడు. ఇప్పుడు అసలు నిజము అనగా పురుషుని యొక్క కోర్కెలకు అనుగుణమైన ప్రయోజనము ఎటువంటి యజ్ఞముల ద్వారా సిద్ధించును అని అన్నచో అందుచేత పైన చెప్పబడిన అనేక ఇతర యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞమే గొప్పదని అనుకూలమైనదని వాంఛితములను సిద్ధింపజేయనదని చెప్పుచున్నారు. అదెట్లనగా చెప్పుచున్నారు?